జన్యువులు పుస్తకం 12వ భాగం. 1911లో మార్గన్ ఈ క్రాసింగ్ ఓవర్ విధానం గురించి తన 21 ఏళ్ల శిష్యుడు ఆల్ఫ్రెడ్ హెన్రీ స్టూర్టివెంట్తో ప్రస్తావించాడు. స్టూర్టివెంట్కి ఒక చక్కని ఆలోచన వచ్చింది. క్రోమోజోమ్ మీద 2 జన్యువులు బాగా దూరంగా ఉంటే క్రాసింగ్ ఓవర్ ఇంచుమించు ఎలా జరిగినా 2 జన్యువులు వేరుపడిపోతాయి, రెండూ విడిపోయి వేరువేరు క్రోమోజోముల మీదకి చేరుతాయి. అలా కాకుండా క్రోమోజోమ్ మీద 2 జన్యువులు దగ్గర దగ్గరగా ఉన్నాయని అనుకుందాం. క్రాసింగ్ ఓవర్ వల్ల ఆ రెండిటి మధ్య చీలిక వచ్చే ఆస్కారం చాలా తక్కువ. కాబట్టి వివిధ లక్షణాల మధ్య అనుసంధానం ఎలా విచ్ఛిన్నం అవుతుందో అధ్యయనం చేస్తే ఆ లక్షణాలకు సంబంధించిన జన్యువులు క్రోమోజోముల మీద ఎంత దూరంలో ఉన్నాయో అంచనా వేయటానికి వీలవుతుంది. ఇలాంటి పరిశీలనల నుండి ఎంతో సమాచారాన్ని రాబట్టవచ్చు. ఉదాహరణకి 2 జన్యువులు ఒకే క్రోమోజోము 2 అంచుల వద్ద ఉండవచ్చు. ఈ 3వ జన్యువు మొదటి జన్యువు కన్నా 2వ జన్యువుకి మరింత సన్నిహితంగా ఉండవచ్చు. మరో 4వ జన్యువు మొదటి జన్యువుకి దగ్గరగా ఉండవచ్చు. ఆ విధంగా క్రోమోజోముల మీద జన్యువుల సాపేక్ష స్థానాల గురించి ఈ అనుసంధానాల విశ్లేషణ వల్ల నేర్చుకోవచ్చు. అనతి కాలంలోనే క్రోమోజోము మీద ఒక జన్యువు ఖచ్చితంగా ఎక్కడ ఉందో, ఏ లక్షణాన్ని అది శాసిస్తుందో మొదలైన సమాచారం అంతా ఉన్న క్రోమోజోము పటం రూపొందుతుంది. 1913లో కేవలం 22 ఏళ్ల వయసులో స్టూర్టివెంట్ దీనిని వర్ణిస్తూ ఒక పరిశోధనా పత్రం రాశాడు. ఆ తర్వాత కూడా ఎన్నో ఏళ్ల పాటు ఇంకా ఖచ్చితమైన సవివరమైన క్రోమోజోము పటాలని ప్రచురిస్తూ పోయాడు. 1951 కల్లా నుసిపురుగులోని 4 క్రోమోజోములకు సంబంధించిన సవివరమైన పటాన్ని తయారు చేశాడు. ఇక 5వ అంశం, ముల్లర్ ఎక్స్ కిరణాలు. అసలు ఎర్రకంటి జన్యువు, తెల్లకంటి జన్యువు అని 2 జన్యువులు ఎందుకు ఉండాలి? పైగా అవి 2 క్రోమోజోముల మీద సమాన స్థానంలో ఎందుకు ఉండాలి? ఆ విధమైన ఏర్పాటు వల్ల ఒక క్రోమోజోము మీద ఒక జన్యువు, దాని జంట క్రోమోజోము మీద మరో జన్యువు చేరతాయేనా? నిజానికి ఎర్రకంటి జన్యువే సర్వసామాన్యమైన లక్షణం. మొదట్లో అది ఒక్కటే ఉండేదేమో, కణ విభజన జరిగిన ప్రతిసారి మరో ఎర్రకంటి జన్యువు తయారయ్యేది. మరి అలాంటప్పుడు కొత్తగా ఈ తెల్లకంటి జన్యువులు ఎక్కడి నుంచి వచ్చాయి? జన్యువులలో ఉత్పరివర్తనలు జరుగుతాయని డీవ్రీస్ ఏనాడో నిరూపించాడు. అయితే డీవ్రీస్ కేవలం మొక్కలతో మాత్రమే పనిచేశాడు. జంతువులలో కూడా ఉత్పరివర్తనలు జరుగుతాయో లేదో ఎవరికీ తెలియదు. పెంపుడు జంతువులలో ఉత్పరివర్తనలు వచ్చినట్లు ఎన్నో వృత్తాంతాలు చలామణిలో ఉన్నాయి. అయితే రైతులు, గొల్లలు చెప్పే కథనాలు శాస్త్రవేత్తల దృష్టిలో శాస్త్రవాక్యం కాదు. ఆ ఉత్పరివర్తనలు అంటూ ఉంటే వాటిని కృత్రిమంగా ప్రయోగశాలలో సాధించగలగాలి. అప్పుడే శాస్త్రవేత్తలకి వాటి మీద నమ్మకం కలుగుతుంది. ఈగలతో చేసే ప్రయోగాలలో అప్పుడప్పుడు ఉత్పరివర్తనలు జరగటం గమనించాడు మార్గన్. ఉదాహరణకి శుద్ధ అనువంశికతను ప్రదర్శించే ఎర్రకంటి ఈగలతో ప్రారంభిస్తాడు. అంటే వాటి సంతతి మొత్తం ఎర్రకళ్ళవే అవుతాయి. ఇంకా వాటి సంతతి కూడా ఎర్రకళ్ళవే అవుతాయి. తెల్లకళ్ళ జాడ కూడా ఎక్కడా కనిపించదు. ఇది ఇలా కొనసాగుతుండగా హఠాత్తుగా ఒక తెల్లకంటి ఈగ ప్రత్యక్షమవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఇది?